అథాష్టమం కాండం. ఓం అంతరకాయ మృత్యవే నమః ప్రాణాపానాయ నమః. ఇహాయ మత్తోరోరస్వాసో నాసోర్యస్య భాగే అమృతస్య లోకే ఉదయనం భగో అగ్రభీదుదయనం సోమోహం శుభాన్. ఉదయనం మరుతో దేవా ఉదింద్రాగ్ని స్వస్తయే. ఇహతే భూరిహ ప్రాణ ఇహాయోరిహ దేవనా ఉత్పాదిత్యాదేభ్యో దయ్యా వాచాభరామసి. ఉత్క్రామాత పురుషమావపత్థాపత్య పద్వింశవముంచమాన వాచిత్తాస్మాల్లోకాదగ్నే సూర్యస్య సందృశా. తుభ్యం వాత పవతాం మాతరి స్వాతుభ్యం వర్షం మృతాన్యాపాః సూర్యస్తే తన్మే శంత పాదిత్వాం మృత్యుర్దయతాం మా ప్రవేష్టాః. ఉద్యానం తే పురుషనావజానం జీవాతుం తే దక్షతాతిం కృణోమి. ఆహిరో హేమకం కుందర్విదావదాసి మా దేవనస్తత్ర కాన్మాచిరో భూన్మాజీవేభ్య ప్రమదో మానోగాస్మిత్రే. విశ్వే దేవాభిరక్షంతు త్వేహ మాగదానామాధీధీధాదేవతం. ఆరోహమసోజ్యోతిరేయ్యాతే హస్తౌరభామహే. శ్యామశ్చత్వామాశవనశ్చ ప్రేషితో జమస్యర్వభిరక్షీష్వానో. అర్వాణ్యే హిమాదిభ్యో మాత్ర నిష్ఠపరాన్మనాః. మైతం బంధమనోగా భీమజేషనే నమోర్మం నేజతం రవీ. తమాయే తత్తోర్షమా ప్రవక్త భయం పరస్తాద భయంతే అర్వాక్. రక్షన్స్వాగ్నజోనే అప్స్వాంతరక్షమనుష్యాయ విందతే. వైశ్వానరో రక్షతు జాతవేదాదివ్యస్వామాద్యుతా సహ మాత్వ్యాదభిమం స్థారాత్సంగుకా. రక్షతత్వాద్యో రక్షతు పృథివీర్యశ్చత్వారక్షత్రమాశ్చ. అంతరిక్షం రక్షతు దేవహేత్యా. బోధశ్చత్వా ప్రతిబోధశ్చ రక్షతామ. స్వప్నశ్చద్వారవద్రాణశ్చ రక్షతామ్. గోపాయంశ్చత్వాజామేశ్చ రక్షతామ్. తేత్వా రక్షంతు తేత్వా గోపాయం తుభ్యో నమస్తేభ్య స్వాహా. జీవేభ్యస్వా సముదే వాయుంద్రో ధాతాదాతు కవిరాజమాణ. మాత్రాణోబలం హాసేదం తేనుపయామసి. మాత్రా జంభస్సంహ దుర్మాతమోవిదన్మా జిగ్వరే ప్రణమయ కథా. ఉత్వాదిత్యావసవరంతో ఇంద్రాగ్నే స్వస్తయే. ఉత్వాద్యోరుత్ప్రేతివ్య ప్రజాపరిగ్రభీత్. ఉత్వా మృత్యోరోషద సోమరాజ్ఞీరమీవరన్. అయం దేవాయవాస్త్రగాదిత ఇమం సహస్రవీర్యేణ మృత్యోరుత్పారయామసి. ఉత్వా మృత్యోరీవంధమంతమయోధరా. మాత్వాక్తకేష్యో మాత్వాదన్ ఆషమవేదం పునః సర్వాంగం తే చక్షుస్సర్వమానిష్యతే విదం. జ్యోతిరోదమో అక్రమీత్. అవర్తం మృత్యుం నరేతిమపలక్ష్మం నిదధ్మతి. ఆరభస్వేమామృతస్య సృష్టిమచ్ఛిన్యమానా జలదష్టినస్వతే. అసంతాయు పునరాభరాభిరజస్తమోపగామాక్రమేష్టాః. జీవతాం జ్యోతిరభ్యేర్యర్వాంగాత్వాయ. అవమంచం మృత్యుపాజానశక్తిం రాఘీయాయ ప్రతరం వేదధావి. వాదాత్ ప్రాణమాదిదం సూర్యాచక్షురహం తవ యత్తే మనస్పరిధారయా విషం ప్రాణేన త్వాద్విపదాంచతుష్పదామగ్నిమేవజాతమభిసంధర్మావి నమస్తే మృత్యోచక్షోషే నమః ప్రాణాజయతే అయంజీవృతేమం సంయజామసి క్షణోన్యస్మై భేషజం మృత్యో మా పురోషం వధీ జీవలాన్నఘారిషాం జీవంతీమోషధీమహం త్రాయమాణాం దహమానాం సహస్పతిహో వేస్మాష్టదాతరే అధిబ్రూహి మారభాస్పదేమం వేవలం సర్వహాజాస్త భవాశర్వ మృతం శర్మ యక్షతమపరజిధ్యతరితరం భక్తమాయో అస్మే మృత్యో అధిబ్రూహీమం దరస్పోధీత అరిష్టర్వాంగుంజరతాజన ఆత్మన అభుజమస్మృత దేవాణ్యుపారయాజనధమృత్యోరీపరం ఆరగ్ఞం గమ్యారం నిరోహం జీవాత వేతే పరిధావి ఎత్తే నిజానం రజతం మృత్యో అనవధ్యం పదయోందస్మాద్రక్షంతో బ్రహ్మాస్మే బ్రహ్మ కణ్మసి కృణోమి తే ప్రాణపానో జరా మృత్యం దీర్ఘమాయుస్వస్తి వైవస్పదేన ప్రహీతాన్యమదూతావచరతోపసేధాపి సర్వాన్ ఆరాధాతిం నిర్దేతిం పరోగ్రాహ్యం ప్రవ్యాదపిశాచాన్ రక్షోయః సర్వం దుర్భూతం తత్తమైవాపహన్మసి అగ్రే ప్రాణమృతాయమృతవేదా అమృత సజోరే గణోత శివే సా పృథివీరాసం తాపేభిశ్రియో శంతేదోర్జాత సంవాతో వాతు హృదే శివాభిరకారం సత్వాపో దివ్యా పరస్పతి శివాస్తే సంతోషధయ ఉత్తరాృథివీమీ తత్తరక్షణ సౌరయాజం సహమసాభుభాస పరిధానం శివందే సంస్పర్శే ద్రోక్షణమే యక్షుణేన మంచాపేషశ్రో శుభం ముఖం మానాయ ప్రమోషే శివే సాంద్రీయవాదావో ఏతో యక్ష్మం వివాధేతో అంహద యదర్శ్నాధియశివధిధాన్యం పృష్యాపయా యదనాద్యం సర్వం తే అన్నమభిషం క్రీణోమి అన్నే చత్వారాత్రయే శోభాభ్యాం పరీదద్మతి ఆరణేభ్యో జగత్సుభ్య ఇమం మే పరీరక్షత శతం తే యుగం భాజనాం వే యుగే త్రీ చత్వారి కర్మ ఇంద్రాగ్నే విశ్వే దేవాస్తేనో మన్యం తామ్రేణీయమానా శరదే తాయే మంతాయే వసంతాయే గ్రీష్మాయే పరీదద్మతి వర్షాణి శుభ్రం శోనాయేణువర్ధం నవోషధీ మృత్యురీజే ద్విపదా మృత్యురీజే చతుష్పదా కస్మాత్ మృత్యోర్గోపదేరుద్ధరామి సమాబీభే సోరిష్ట నమరిష్యసి నమరిష్యసి మాబీభే నవేతత్ర మ్రియంతే నోయం చమంతమా సర్వోదైతత్ర జీవదిగోడస్వ పురోష పశుః యత్రేదం బ్రహ్మ క్రియతే పరిధిర్జీవనాయకం పరిశ్వాదు సమానేభ్యోరాక్రమంభ్య అమాబిభవ అమృతో జీవో మాసే ఆదిశరీరం ఏ మృత్యవరేకశతయ్యానాష్టాచితార్యా ముంచం తస్మాత్ దేవా అగ్నేర్వైశ్వానరాదతి అగ్నేశ్వరీరమతి పాయక్షురక్షోహాసీరవత్నోమేవచాతృనామేషజం రక్షోహణం వాజిమాలీఘం నిమిత్తం ప్రతిష్టమి శర్మ శిరాణ అగ్నిక్రతో భిక్షనిదర్శనోదివాసరిషాదం అగ్నిజాయాదుపస్పృశజాతవేద సమిద్ధ ఆదిక్వజామోవరదేవాంగభస్వక్రవ్యాదోష్ట్వాసం ఉభోహరయాదిపదేహితం ముష్ంసిశానోపరం పరం చ ఉదాంతరిక్షే వైరాజంభేస్తంభేరాదుధానా అగ్నేత్వజం యాదుధానస్య భింద్రిహంసానిర్హరసాహంసేన ప్రపర్వాణి జాతవేరశ్రేహి క్రమ్యాక్ర విష్ణుర్విజేనా యత్రేదానీం పశ్యేది జాతవేదస్తిష్టం తమగ్న ఉత వాచరం తమ్ ఉదాంతరిక్షేపదం తం యాదుధానం తమస్తా విద్య సర్వాధిధానో సన్నమానో అగ్నే వాచాశల్యాదేహిహార తాభిర్విద్యహృదయాదుధానాం ప్రతీతో బాహోన్ ప్రతిభంగేషా ఉతారబ్ధాం స్పృహి జాతవేద ఉతారే బాణాం దృష్టిభిర్జాదుధానాన్ అగ్నే పూర్వో నిజ హి శోచాన ఆమాదక్ష్మింకాస్తమదంతేనీ ఇహ ప్రబ్రూజయమస్తోహగ్నే జాతుధానో నిజం కృణోతి తమారభస్త సమిధారవిష్టరచక్షోషారక్షయైనం ఏష్ణేనాగ్నే చక్షోషారక్షయజ్ఞం ప్రాంచం మదుభ్య ప్రణాయ ప్రచేత హింసం రక్షాం సభిశోషోజానం మాత్వాదమం జాదుధానాదచక్ష విచక్షారక్ష పరే పశ్య విక్షుతస్తత్రేణి ప్రవేశ్రా తస్యాగ్నే వృష్టేరహరధారిణేత్రేధామూలం యాదుధానస్య వృష్ట త్రియాదుధాన ప్రసీతిం తయేద్ధృతయ్యో అగ్నే అనృతేన హంది తమర్జిషాస్మోర్జయం జాతవేద సమక్షమే నంగృణేనుయుంధి యదగ్నే అద్య మేధునాశపాతోయద్వాచస్రష్టం జనయంతరేభా మన్యోర్మనశ్చరవ్యాజాతయా విద్యేజాదుధారాన్ పరాశ్రణీ తపజాయాదుధారాక్షోహరదాశ్రణీ పరాచిడాగోదేవాశ్రణీ పరాసుతృపశ్వశోచదశ్రణీ పరాచ్యదేవాజనం శ్రేణం తృప్తగేనం శపథాయంతు సృష్టా వాచాస్వేనం శరవరచ్ఛంతు మర్మన్ విశ్వస్వేతు ప్రసీతీయాదుధానా యత్పౌరోషేణ క్షమిషాదమందేలో అశ్వేన మధురాయాదుధానా యో అజ్ఞాయ భరతి క్షీరమగ్నే తేషాం శీర్షాణి హరయలాపి వృష్ట విషంగాయాదుధానా భరం తావృష్టం తామజీతలే దురేవా పైణాం దేవస్తాదుపరా భాగవోషధీనాం జయంతా సంవత్సరీణం వయ ఉస్తాస్తమాసీర్యాదుధారోచక్ష పీయోషమగ్నేశాత్తం ప్రత్యంత మజ్జిషాధ్యమర్మీ సనాదగ్నే మృణశిరాదుధారాన్నత్తారక్షాంధ్యో సహమూరాననోదః క్రమ్యాదో మాతేక్షతైర్యాన్నాగ్నేధరాలో దక్తస్తం పశ్చాదరక్షా పురస్కార ప్రతిచ్చేదే అజరాహస్తపిష్టాఘజం సంశోషోచతోదహం పశ్చాత్పురస్కారధరాదుతోత్తరాక్షవిష్కావ్యేన భైవాణ్యగ్నే సఖాయమజరోజే అగ్నే వర్తమర్చన్నాగ్నే చక్ష ప్రతిధేహి రేభేష భారుజోరే నమశ్శరిజాదుధానా అథర్వజ్యోతిషాదైర్యేత్యం భూర్వంతమోడ పరిత్వాగ్నేపురం వయం విప్రం దాస్యీమే జగద్వర్ణం దివే దీవేనంతరం భంగురావత విషేణ భంగురావత ప్రతిస్మరక్షతో దహి అగ్నే దిగ్మేన శోచిషా తపూరగ్రావిరర్జిభిః విద్యోతిరాభాగ్నిరావిర్విశ్వాహిత్వా ప్రాజేర్మాయాస్తే దురే భాష్ఠిషంగే రక్షోభ్యోక్ష్మే ఏతే లింగే అజరే జాతవేదస్తిగ్మహే బ్రహ్మ సంసిదే పాభ్యాం దుర్భార్వమభిదాసం తంగిమేదిరం ప్రత్యంతమర్జిషా జాతవేదో వినిక్ష్వ అగ్నిరక్షాం దిషేధతి శుక్రతో జీరమర్జ్య శుజిఃపావైద్యా ఇంద్రాసో మాతపాతం రక్ష ఉజ్జతం నిర్పయతం వృషణాతమో వృధాః పరాశ్రీతమోన్యోషమృదేతాంబిషేనమర్తిణా ఇంద్రాసోమాసమగజంద్రమభ్యాగంధపురుజయస్సు నౌరగ్నిమాజీరా బ్రహ్మద్విషే క్రమ్యాదే ఘోరచక్షేషోత్తమాయం శ్రీభీషే ఇంద్రాసోమాదుష్కృతో గౌరే అంతరారంభే తమాచక్రవిధ్యత ఎరో మేధాం పునరే కష్టనోగ్రహస్తద్వాస్తు సేవన్యువక్షవా ఇంద్రాసోమావర్తజకం దివో వధం తం పృథివ్యాఘం తాజతర్హణం వృత్తక్షతం వర్వేభ్యోజేక్షో భావధానం నిజోర్వధ ఇంద్రాసోమావర్తజకం దివస్పైరగ్నిదప్తేభిర్జివమస్మహం కపుర్వదేభిరగేర్ణో నివర్షాదే విద్యం జంతో నిస్పరం ఇంద్రాసోమాపరీవాం భూతు విష్పద ఇయమ్ మదిక్షక్ష్యాశ్వేవాజినాహోత్రామి మేధలేమా బ్రహ్మాణి నృపదీజిన్వరం ప్రయస్మరేతాం జగద్భిరేవైర్హరం ధోరక్షతో భంగురావరత ఇంద్రాసోమాసుకం భోగ్యో మా కదాచేతాద్రుహ యోగే నవన సాచరం తమభిష్టే అమృతే సర్వోభి ఆవయవ కాశిలా సంగృహీతాసన్నశ్వాసరైంద్రమతాకం సంహరం తదేవేవాద్రం దూషయం నిష్పదాభి అహే వాతాన్ ప్రదదాదుపస్థే యో నారదం నిత్రది మిత్రోగ్నే అశ్వాదాంగవాయ్యన్వరుణా పరస్వాస్తు పృథివీరగోస్తు విశ్వా ప్రదేశోస్తాయోమాదివాదిత్సం స్వవిజ్ఞానం చేతుషేజరాయ్యాధ్రీపృథాయోయత్సత్యం హనంతిరక్షోహంగాతద్వదంతమభావింద్రస్య ప్రసీతౌషయాదేవాహమదేవోస్మి మోఘం వా దేవాహే కిమస్మభ్యం జాతవేదోహేద్రోఘవాచస్తేరథం స చందా అద్యాభూరిజాతుదానో అస్మి యదివాయుస్తూరోష అథా సవీరైర్నశర్విజోజాజో వామోఘం జాతుధారేత్యాహ యో మాజాతుం జాతుధారేత్యాహ యో వా రక్షాశుచేరస్మీత్యాహ ఇంద్రస్తం హంతవహతావధేన విశ్వస్య జంతోరథమస్పదేష్టా ప్రజాదిగాదిషర్గలే మనక్తమవద్రుహస్తన్వా ఆంగూహమానా బవ్రమాణం తమవేష్ట్రామాణోగ్రంపరక్షతాపబ్దే విజిష్టర్థమృతోక్షత రక్షీన పయోజే భూత్వా పతయం నిరక్షభే వారిపోదీరే దేవే అధ్వరే ప్రవర్తయ నివోష్మానమింద్రహోమీరాధి ప్రాక్తోక్తోక్షర్వేన ఏత ఉత్సేపాదరం తిష్పరా తమ ఇంద్రం విప్సంది దిక్షబోదాభ్యం శిశీతే చక్ర పిశూనేభ్యో మఠం నూనం సృజలం జాతుమద్భ్యా ఇంద్రో జాతో నామభవత్వరాశలోహర్మధీనామభ్యా అధీతో చక్ర ప్రదశాపదం పాత్రే ఇంద్రం సదలే రక్షత పురోగజాతం శ్రుగోగాతముతకోకజాతం సువర్ణయాతముతాతం ధషదే రక్షరక్ష అభినవ్యాతుమాపదపోక్షంతుమిషదాజే మీదినా పృథివీర్వాత్మంభరంతరిక్షం దివ్యాత్మాత్మస్మాన్ ఇంద్రజైవాహాంతం యాదుధానముతస్త్రియం మాయజాశాశదానా విగ్రీవాసోమోదం తమాదేశోరిజముచ్చరం ప్రతిచక్ష్వచక్ష్వేంద్రస్య సోమజాగ్రతం రక్షోభ్యోమస్యమధ్యా అయం ప్రాజిఖలోమయీరో వీరాజపద్యతే వీర్యవాంతమత్నోరవీరస్వరిబాణస్వమంగళా అయం మణిస్తపత్నీరస్వాన్వాదీర్మానముగ్రహ ప్రత్యక్షత్యాదోషయం వేది వీర అనేంద్రో మణినా వృత్రమహం అనేనాశూరాన్ పరాభావయం మనీ అనేనాజ్యావా పృథివీ అయం సాక్యో మణిప్రాతివర్త ప్రాతిఫర ఓజస్వాన్ విమృతో వశీకో అస్మాన్ పాదుసర్వతృహస్పతిష్ప్రవితాంద్రాహేదాస్మరోహేదాశ్రాతిఫలైరజంతో అంతర్గేవాహీతాతిఫలైరజంతో ఏ శ్రాచ్యం మణింజనావర్మాణి కృణ్వదే శౌర్యవ మారణ్య వికృత్యాదే వశీ శ్రాచ్యేన మణిహరిషేణేవీషిణా అజీషం సర్వా ప్రతనామివృథో హన్విరక్షత స్వయంకృతాభృత ఉభయేస్తా పరాయంతు పరావతో నవతిం నావ్యాది అస్మై మణిం వర్మ భద్రంతు దేవాయంద్రో విష్ణు సవితా రుద్రో అగ్ని ప్రజాపరమేష్ఠీ విరాజ్మైశ్వానరే ఉత్తమోషీరామరణ్వాన్ జగతామివ వ్యాఘ్రస్వపదామివ యమైామీదామయమంద్రదిష్పాదనమంతీతం స్వయ్యాఘ్రవచ్చసో సింహాసో మృషా అసో సపత్రకరిషోజోమం మణిం నైనం ఘనంత్యప్సరథోదకం సర్వానమద్యాదిశో విరాజోమం మణిం కశ్యపస్వాపసజల కశ్యపస్వాసమీరయత్ అవీమేంద్రో మానోష బిభ్రత్సం శ్రేషిణేత మణిం సహస్రవీరయం వర్మ దేవాత యస్వాత్యాభిర్యస్వా దీక్షాభిర్యజ్ఞేర్యస్వాజిఘాంసతి ప్రత్యక్షమిందేణ అయమిందే ప్రదేవస్వాన్ సంజయో మణి ప్రజాంధనం చ రక్షతు పరిపాణస్సు మంగళా అసపత్రం ఇంద్రాదవత్రం న పశ్చాజ్యోతిషోరపురస్క్రీ బ్రహ్మ మేద్యా పృథివీర్మ సూర్యా బ్రహ్మ మహింద్రశ్చాగ్నిశ్చర్మారాధారే ఐంద్రాగ్రం బ్రహ్మ బహుళం విదగ్రం విశ్వే దేవానాదివిధ్యం సర్వే కన్మే తన్మంత్రాయతాం సర్వతో బృహదాయుష్మాన్ జనదశ్చర్యసాధారి ఆమాక్షదేవమణిర్మయ్యాష్టసాధరే నిమం నేతిమభిసంవిశద్ధంగమోపానం త్రివరోథమోజాధే అస్మిన్నింద్రో నిదధాతు నిమ్నభిమం దేవాసో అభిసంవిశద్ధం దీర్ఘాయుత్వాయ శతారదాయుష్మాంజరదశ్చర్యథాసరస్థిరావిషాంబరవృత్రావే ఇంద్రో బద్ధాతుతే వణింజీ జీవా అవరాజితయంకరో వృషా సత్వా రక్షతు సర్వతో దివానక్రం చ విశ్వతః జౌరే మాతోమాజ్జాతాయ పరివేదనౌ దుర్ణమాతత్రాయమివత్సవా పలారానుపలాలో సర్గం కోకం మలిమృతం పరీయగం ఆశ్రేషం భవ్రివాదవక్షగ్రీవం ప్రవీణినం బాధం రేతోమాపశ్రవరోమావశ్రవంతరా దుర్నామాచునామాభాసమృతమిచ్చత అరాజానపారంభసునామాస్త్రైణమిచ్చత అరాజానస్యాముష్కాభ్యాంభంసోపహన్మతి అనుజిఘ్రం ప్రశంతం కవ్యాదముతరేహం అరాయాంసకృష్ణినో వజస్ంగో ఆదీరస్వామిదేవాజస్తాంసహతమిత్యేవాంస్తిరీతిస్వాంజేంసరతిస్తాతిగ్రతి ఛాయామీవ ప్రదాం సూర్య పరిక్రామన్నీర యక్షణోదే మృతపత్సామోకామివాంస్త్రియం తమోదే సమ్మాజాస్యామలమంజివం ఏషాలాపరిణత్యం త్రిసాయం గర్దభనాదినా కుశూరాదే దుఃఖిదాకరుమాస్త్రిమా ప్రాణోదేత్తం గంధేన విశోచీరాన్ విరాశయా ఏ కుకుంధా కుకూరభాకృత్యేషాభ్రతి క్లీపాదేవ ప్రణ్యం తోవనే కుర్వతే ఘోషం తానితోరాశయావధి ఏ సూర్యన్నతి నిక్షంత ఆతపం తమమం దివ అరాయాన్వస్తవాదినో దుర్గంధీరాశయామతి ఆత్మానవతి మాత్రవంశ ఆధాయ విభ్రతి స్త్రీణాం శ్రోణి ప్రతోదినైంద్రరక్షాంసి నాశయ ఏవోయంతి హస్తే శృంగాణి విభ్రద ప్రహాసిన స్తంభే కుర్వతే జ్యోతిస్తాడితో నాశయామసి ఏషాం పశ్చాత్తపదాని పురపార్ష్ణే పురోమాజాన్నాయమట్మట కుంభముష్కాయాశవా బ్రహ్మణస్పదే ప్రతిబోధేన నాశయ పర్యస్తాక్షా ప్రచంగశాస్త్రేణాస్తంతు పండగా అవభేషజ పాదయమాంసర్చపాది స్వపాదం స్త్రియం ఉద్ధర్షిణం మరీకేశం జంభయంతం మరీ ఉపయంతమలం తుందేలూఢం పదా ప్రవిధ్యేవాస్వందే గర్భం ప్రతిజాయే లింగస్థముగ్రహం వారణమతో హృదయాభిషమం ఏ అమ్నో జాతన్మారయం విహోదే కానుషేరే స్త్రీహాకాన్ పింగోగం సర్వాన్మాతో అభ్రమీవాజత పరిదృష్టం ధారయతు జద్ధిరం ఆవపాదిత గర్భంత ఉగ్రౌ రక్షతాం భ్రేణయోనిః విభార్యో పవీరాత్రాచ్చాయకాగ్రహాద ప్రజాపత్తే తాపింగ పరీపాదులిలాదాదనంగురే వృందాదభి ప్రసర్పద పరీపాభివరీవృతామం మాంసమదంతి పౌరోషేయంచలే గర్భాన్ ఖాతం నిగేషవాస్తాడితో నాధావతి ఏదోర్యాత్మని సర్వం తిష్ణుషే వశ్వసూరాదభి వయస్తేషాం లింగశ్చేధి విద్యతాం లింగరక్షజాయమానం పాపమాం సంక్రియం క్రమ్ ఆన్నాదో గర్భాన్మాదభన్ బాధశ్వేతీరా అప్రజాస్వం మాత్రవత్సమాద్రోదమఘమాయం వృక్షాదీవ స్వయం కృత్వాముంచ్రవోజాశ్చ శుక్రారోహేదేవృష్ణాయ అశక్తే పృష్టావోషధే సర్వా అక్షావదావసి రాయం తానిమం పురోషం యస్మాదేవేధీ ేషాం బూవ ఆపో అగ్రం దివ్యాపోషయక్ష్మేణ్యాంగారంగారీరన్ ప్రసృణీ సంవేదేవంగా ప్రబంబరీరోషధీరావధాని అంశుమరే కాండిషాఘాద్వయాదేవీరుగ్రా పూరుషజీవీసహస్రమానాచ్చోబలం తేనేవస్మాస్మాషం ముంచదౌషధీరసో గృణోమి భేషజం జీవరాన్నఘాషాం జీవంతీమోషీమహం అరంధరీమున్నయంతే పుష్పాధుమీభూవే స్మాదే ఇగాయం ప్రజేన సో మేదిరేవచ సోమేమం పారయామసి పురోషం లోహితాది అగ్నేఘాతో అపాంగర్భోజారోహం త్రిపురం నవా ధ్రువా సహస్రనాభేషజే సంతృతా అవరోన్వాదనాత్మానవోషధరం తేక్ష్ణసంజాన్ముంచేర్వివరుణ ఉగ్రాజాపేషదోషణే అవోబలాధనాశరే కృత్యాదోషేష్టం కోషధే అపక్షేతాస్తేర్వేరుసోజాభిష్టౌ పురోషం పదం మధోమన్మోల మధోమనగ్రమాధా మధోమన్మధ్యం మేరుదాహం బభూవ మధోమత్పర్ణం మధోమత్పుష్పమాధాం మధోస్తంభక్త అమృతస్త భక్షోఘనమన్నం దుఃఖదా భోపూరోగమం యాదేష్టమా ప్రేషివ్యా మధ్యోషే తామాసహస్రపల్యో మృత్యోర్ముంచంతం భయ్యాఘ్రమణిర్వేరుమాణోభిషస్తి అమీవాసర్వరక్షాంశపహంతది దూరమస్మర సింహస్వస్వనసోస్తం విజంతేజంతాభ్యవాంక్ష పురుషాణ మేరద్భిరదేవ్యా మముచానాగోషదోగ్నేరవైస్వాదరాదధి భూమిం సంతం రాజా వనస్పతి పర్వదేషు సమేషుజ తాన పయస్పదే శివా ఓషధేస్తం హృదయం వేద వీరోజాశ్చవశ్యాక్షూషా అజ్ఞాతాజాసో విద్వద సంహృతం సర్వా సమగ్రాషధేర్బోధం తువత సోమమ యథేమం పారయామసి పురోషం దురితాది అశ్వత్థో దర్భో నీరుధాం సోమో రాజామృతం హరి బ్రీహిర్యవశ్చ వేషజో దివస్పుత్రావవర్జ ఉజ్జీస్తనయ్యోషధే జరాష్మాత పర్జన్యోరే దావతి తస్యామృతేమం వరం పురుషం పాయజావతి అథో గృణోమి భేషజం యథాక్షతాయన వరాహోరేదీరుధం నకులో సర్వాగం ధర్వాజా విదుస్తాస్మావసేహువే ంగిరీర్దివ్యాఘో విదు భయాంజిహంసాయా విదుర్జాశ్చర్వే వదక్షిణ మృగాయా విదురోషేస్తాస్మావసేహువేవీనామోషీనాంఘాప్రాశ్నంత్యఘ్యాజావీనామయావయేస్తమోషేస్తమ్మ్యంతా యావేను మనుష్యాభేషేర్విశ్వభేషజీరాభరామి పుష్పవదేవదే ఫలిరపలాబుదా సంహారరామస్మాహారిష్టదాహారే ఉత్వాహారం పంచశలాజపాదరాబుదా అథోజవస్వగ్రీహాద్విశ్వస్మాద్దేవగిన్విషాత్ ఇంద్రోమంధసుమంధీతారక్రసూరపురంధ్రహనామిత్రహస్రశ పూర్ణిరర్జునో పద్మాని పోదిం సేనాోమవ్యం పరాశ్రామిత్రాదాం భయం అమోనశ్వత్సలిశేషాంఖరీరాజిరంగ్రంకేరాన్వదై పరుషాణమోన్వరుణాపక్షేణోగ్రంగేరాన్వదోవై క్షిప్రం సరేమభ్యంతం బృహజ్జాలేన సందీతా అంతరిక్షం జాలమాసే జాలదండాదిశోమహి ేనాశక్రస్తేనామవే బృహద్ధిజానం బృహద శక్రస్వాజీ వన తేన శత్రో నభిదర్వాణ్యుజ్జానముచ్చారేకటమచ్చనైషా బృహత్తేజానం బృహత ఇంద్రజోరాగ్రస్తేజ తేన శతం సహస్రమయతమ్యద్భుతం జఘాన శక్రోస్మ్యోనాపేనయోకో జాలమాదేత్తగ్రస్య మహతో మహాన్ తేనాహమింద్రజాలేనామోస్తమాదాభిదధామి సర్వాన్ శ్రేణిరుగ్రావ్యర్థిరాశ్లిష్టానవవాచరణేష్టమోహస్తైనమోనభిదధామి సర్వాన్ ప్రత్యేమోన్మయక్షామిత్యవాదేనైతాన్మృత్యోదాయోంభర పరస్రాన్యంత్రేన్మ్యం సాధ్యాయకం జాగరణ్యోజసా రుద్రాయకం వసవేకమాదిత్యేక ఉచ్యత విశ్వే దేవా ఉపరిష్టాయంతోజసా మధ్యే నఘ్నంతోయంతు సేనామంగీరసో మహే పరస్పతిస్వత్యాలోషీరుషా దివాచరస్వారిష్ణామయ్యేనా గంధర్వాసర్వాన్ దేవాన్ పుణ్యజనాన్ పిత్రేన దృష్టాష్టాయోహన్ ఇమవృత్యుపాచార్యాక్రమ్యముచ్యే అముష్యాహంతుయం కోటం సహస్ర ధర్మస్థమిద్ధో అగ్నిరాయం హోమస్సహస్ర భవచ్చీ బాహుశ్చర్వేణం ప్రత్యోరాశాపద్యంతాం ఖుదం సేదిం వదం భయం ఇంద్రశ్చాక్షుజాలాభ్యాం రాజదామిత్రుత్తాధావ్రహ్మణ బృహస్పతి ప్రణుత్నాం అవపద్యంతామేషామానోధానిమాసకల్పతిషావిషం అదేషాం బహువిభ్యతామిషావోగ్రంథమర్మణి సంక్రోశనామేనాంతరిక్షం సహదేవరాభి మాజ్ఞాతారం మాత్రతిష్టాం మేదంతమిథో విజ్ఞానాపరంతమృత్యం ంకరావాత్పరివత్సరోరథోరథోస్థోరాడీకాఖం ఇంద్రస్థం జ్యేష్టాశ్చంద్రమాస్తర ఇదో జయతో విజయంతమరామీజయంతాం స్వాహైభ్యోహామీభ్యీలలో నామోనభ్యవతమీ